ఒక మిలియన్ అంటే ఎంత ఉంటుంది? పుస్తకం రెండవ భాగం. రచయిత నుండి ఒక గమనిక. లెక్కల యాత్ర చేద్దామనుకునే చదువరులను మేము మార్వేలో సిస్మోతో పాటుగా తీసుకువెళ్ళాం. నేను ఉపయోగించిన లెక్కలు ఇవే. 1 మిలియన్ అనగా 1000 వేలు, 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు, మరియు 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు అని గుర్తుంచుకోండి. అంతకన్నా పొడవుగా. కొంతమంది పిల్లలు పొడవుగా ఉంటారు, కొంతమంది పొట్టిగా. కానీ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థుల సగటు ఎత్తు 4 అడుగులు 8 అంగుళాలు ఉంటుంది. 4 అడుగులు 8 అంగుళాల ఎత్తు ఉన్న పిల్లలు భుజాల వరకు సుమారుగా 4 అడుగుల ఎత్తు వరకు ఉండవచ్చు. ఎత్తు అడుగులలో కొలిస్తే పిల్లలు ఒకరి భుజాల మీద ఒకరు నిలబడితే ఏర్పడిన స్థూపం నిలబడిన పిల్లల సంఖ్యకు 4 రెట్లకు సమానంగా ఉంటుంది. అందువలన 1 మిలియన్ పిల్లలతో ఏర్పడిన స్థూపం 4 మిలియన్ల అడుగుల ఎత్తు, అంటే సుమారుగా 757.5 మైళ్ళు ఉంటుంది. అంటే 1 మైలుకు 5280 అడుగులు. 4 మిలియన్ల అడుగులు 5280తో భాగిస్తే 757.58 మైళ్ళు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్టు శిఖరం ఎత్తు 29028 అడుగులు, లేక 5.5 మైళ్ళు. అతి ఎత్తైన మేఘాలు సిర్రస్ మేఘాలు అంటారు. ఇవి 45,000 అడుగులు లేదా 9.5 మైళ్ళు ఎత్తు వరకు ప్రయాణం చేయగలవు. సాధారణంగా ఎక్కువ దూరం ప్రయాణించే వాణిజ్య విమానాలు నేల నుండి 35,000 అడుగుల ఎత్తు వరకు ప్రయాణం చేస్తాయి. మరియు ఏ విమానమైనా ఇప్పటి వరకు ఎగిరిన ఎత్తు 86,000 అడుగులు లేక 16.5 మైళ్ళు మాత్రమే. మన అధిరోహకులు 1 బిలియన్ నిలబడితే సుమారు 4 బిలియన్ల ఎత్తు, అనగా సుమారు 758,000 మైళ్ళు. భూమి నుండి చంద్రుడు 239,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. అందువలన నిజానికి ఈ మానవస్తంభం నిలబడితే భూమి నుండి చంద్రుని వరకు ఉన్న ఎత్తు కంటే 3 రెట్లు ఉంటుంది. మన అధిరోహకులు 1 ట్రిలియన్ నిలబడితే సుమారు 4 ట్రిలియన్ల ఎత్తు, అనగా 758 మిలియన్ మైళ్ళ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు మనం చూసినట్లుగానే చంద్రుడు సుమారుగా భూమి నుండి 239,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. కుజుడు 35 నుండి 248 మిలియన్ మైళ్ళ పరిధిలో తన స్థానంలో కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాడు. గురుడు 390 నుండి 576 మిలియన్ మైళ్ళ దూరంలో ఉన్నాడు. వలయాలతో ఉన్న శనిగ్రహం భూమికి దగ్గరగా ఉన్నప్పుడు 734 మిలియన్ మైళ్ళ దూరంలో ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడు శనికక్ష 1 బిలియన్ అనగా 1000 మిలియన్ మైళ్ళ దూరంలో ఉంటుంది. అందువలన మనం ఊహాజనితమైన 1 ట్రిలియన్ పిల్లల స్థూపం శని భూమికి దగ్గరగా వచ్చినప్పుడు శని వలయాల వరకు చేరగలదు. అయితే చాలాసార్లు అంతరిక్ష పిల్లలు తగినంత ఎక్కువ ఎత్తుగా ఉండరు.